ముని ఆ మాటలు విని అమ్మవారిని సేవింపుము, ఆమె మాటలు వినుము. నీవు మంగళగౌరిని ఆరాధించినచో ఆమె దయ వలన నీకు సమస్తములైన కోరికలును ఫలించగలవు అని మహర్షి చెప్పెను. అంతట మహర్షి, లోక జనని ఆరాధన మెట్లు చేయవలయును, దయతో నాకు వివరింపుమని మనువు ప్రార్థించెను. ముని ఇట్లు చెప్పెను. శ్రీదేవి పూజా విధానము పరమ శాశ్వతమైనది, దివ్యమైనది. శ్రీ మహాసరస్వతి బీజమును నిరంతరము జపము చేయుము. దానిని మూడు వేళ్లలందును జపించువాడు భుక్తిముక్తులను పొందగలడు. ఆ వాగ్భవ బీజమును మించినది ఏదియును లేదు. ఈ జపము చేత సాధకుడు బలవీర్య వృద్ధి సిద్ధులను పొందగలడు. దీనిని జపించియే బ్రహ్మ సృష్టి చేయగలవాడయ్యెను. విష్ణువు దీనిని జపించి సృష్టిని పాలించుటలో పేరు పొందెను. రాజా శివుడు దీనిని జపము చేసి సంహారము చేయగలిగెను. లోకపాలకులు దీనిని జపించియే నిగ్రహానుగ్రహ సమర్థులై బలవీర్య సంపదచే ప్రసిద్ధులైరి. కనుక నీవును సరస్వతీ బీజమును జపించి జగదంబికను సేవించి ఆమె దయ వలన కొలది కాలములోనే మహాసంపదలను పొందగలవు. ఇట్లు పులహముని ప్రబోధింపగా అంగపుత్రుడు తపము చేయుటకు విరజానది తీరమునకు వెళ్ళెను. అచట వాగ్భవ బీజమును జపించుచు ఆకులు అలములు తినుచు తీవ్రముగా తపస్సు చేసెను. ఆ రాజు తొలి సంవత్సరము చిగురుటాకులు, రెండవ ఏడు నీరు మాత్రమే త్రాగుచు, మూడవ ఏడు గాలి మాత్రమే ఆహారముగా కలవాడై స్థాణువు వలె కదలకుండెను. ఈ విధముగా పన్నెండు సంవత్సరములు వాగ్భవ బీజమును జపించుచు ఆహారమును మానుట వలన అంగరాజకుమారునకు మంచి బుద్ధి కలిగెను. ఇట్లే కాంతములో దేవీ పరమ మంత్రము జపించుచుండగా జగన్మాతయైన పరమేశ్వరి తనంతట తానే ప్రత్యక్షమయ్యెను. ఆ సర్వదేవమయీ జ్యోతిర్మయీ మహేశ్వరి సుప్రసన్నయై లలిత మధుర వచనములతో అంగరాజు పుత్రునకు ఇట్లనెను. రాజా, నీ మనస్సులోని కోరికను తెలుపుము, నీ తపమునకు సంతసించితిని, శుభములైన వరములను వర్షింతును అని పలుకగా దేవతలచే పూజింపబడు దేవేసి, నా భాగ్యముచే నీవు దర్శనమిచ్చితివి. నేనొక మన్వంతరము వరకు రాజ్య పరిపాలనము చేయునట్లు వరమిమ్మని ప్రార్థించుచున్నాను అనను. దేవి, రాజా నీకు మన్వంతరమంతకాలము సుస్థిరమైన రాజ్యము నిచ్చితిని. నీకు బలవిక్రమ సహితులు సుగుణ శాలురునగు కుమారులు పుట్టగలరు. నీ రాజ్యమునకెదురు లేదు. చివరకు నీకు మోక్షము కూడా లభించును అని వరములనిచ్చెను. అతని భక్తికి సంతసించుచూ దేవి అంతర్ధానమందినది. అతడు భగవతి దయవలన ఆరవమనువయ్యెను. మరియు అతడు మాన్యుడై సర్వసుఖములను పడసెను. అతని కుమారులు బలవీర్య సంపన్నులై కార్యభార నిర్వహణ సమర్థులై వన్నెకెక్కిరి. దేవీ భక్తులు శూరులు పరాక్రమవంతులు మాననీయులు మహారాజ్య సుఖవంతులైన కీర్తి నొందిరి. ఇట్లే చాక్షుష మనువు శ్రీదేవి నారాధించుటచే ముక్తిని పొందెను. మన్వంతర కథనము. సురధుని కథ. నారదుడు ప్రశ్నింపగా నారాయణుడు సురధుడను రాజు చరిత్రనిట్లు చెప్పెను. చైత్ర వంశమునందు జన్మించిన సురధుడు అనురాజు మిక్కిలి బల పరాక్రమములు గలవాడు. అతడు గుణగ్రాహి, కవి, ఆచకుల పాలిటి కల్పవృక్షము, సకల శాస్త్రములందు నేర్పరి. ఒకప్పుడు శత్రువులు మ్లేచ్చులు సేనలతో వచ్చి అతని నగరమును చుట్టుముట్టిరి. సురధుడు నగరము వెలుపల శత్రువులను జయించుటకు సైన్యముతో సిద్ధపడెను. దైవ వశమున ఆ యుద్ధములో సురధుడు వాని మంత్రులు శత్రువుల చేతిలో ఓడిపోయిరి. అతని ధనాగారము శత్రువుల వశమయ్యెను. పరాక్రమశాలి అయిన సురధుడు నగరము నుండి వెడలగొట్టబడెను. అతడు వేట నేపముతో గుర్రమెక్కి కలత చెందిన మనస్సుతో జనసంచారములేని అడవియందు తిరుగుచుండగా ఒక ముని ఆశ్రమము కనబడెను. ఆశ్రమములో జంతువులు సైతము ప్రశాంతముగా ఉన్నవి. అనేకులు శిష్యులు అచటి సుమేధసుడను మహర్షికి సేవలు చేయుచూ ప్రశాంత చిత్తులయ్యుండిరి. పరమ పవిత్రమైన ఆశ్రమయందు రాజు సురధుడు కొంతకాలము నివసించెను. ఒకనాడు సురధుడు ముని అనుష్ఠానము పూర్తి అయిన పిమ్మట అతని వద్దకు వెళ్లి నమస్కరించి వినయముతో తానొక రాజునని, శత్రువులు జయింపగా నగరమును విడిచి అరణ్యమునకు వచ్చితినని తన వృత్తాంతము మహర్షికి తెలియజేసెను. ధనాగారమును రాజ్యమును ఆప్తులను కోల్పోయి మిక్కిలి బాధపడుచున్నానని మనవి చేసెను. మరియు నా ఈ దుఃఖమెట్లు శాంతించును? నేనేమి చేయుదును? ఎక్కడకు పోదును? వేదవేత్తవగు మహర్షి, నీవు అనుగ్రహించి ఏదేని ఉపాయము చెప్పుము, నాకు మనశ్శాంతిననుగ్రహింపుము అని ప్రార్థింపగా ముని ఇట్లు రాజునకు చెప్పెను. రాజా, పరదేవత యొక్క అనుగ్రహ మహాత్మ్యము సమస్త బాధలను తీర్చి సుఖములనొసగగలదు. గొప్ప ఆశ్చర్యకరము ఏమనగా, ఆ దేవి జగజ్జనని, హరిహర బ్రహ్మలను పుట్టింపజాలినది విశ్వమోహిని. సమస్త లోకములను లోకులను తన మాయామోహములో ముంచివేయగల శక్తితో కూడినది. ఆమె లోకములను పుట్టించి రక్షించుచుండును. చివరి కాలమున ఆమెయే రుద్రరూపముతో నంతయునంత మొందింపగలదు. సమస్త జగత్తులు ఆమెయందు పుట్టి ఆమెయందే పెరిగి పెద్దవగుచున్నది. చివరి కన్నీయు ఆమెయందే లయించుచున్నవి. ఆ దేవి అనుగ్రహము ఎవనిపైబడునో ఆతడు మోహము నుండి విముక్తుడగును అని చెప్పగా, రాజు, మహర్షి, నీవు చెప్పిన ఆ దేవి ఎవరు? ఆమె ప్రాణుల నల్లరను ఏల మోహితులను చేయుచున్నది? మహర్షి, ఆ దేవి ఎవరి వలన పుట్టినది? ఆమె పేరేమి? రూపము ఏది? ఆత్మ అనగా ఏది? ఈ సంశయములన్నీయు తొలగిపోవునట్లు వివరముగా తెలియజేయుగోరుచున్నాను అని అడిగెను. శ్రీదేవి చరిత్రము. అప్పుడు ముని ఇట్లు చెప్పనారంభించెను. ఓ రాజా, పూర్వము యోగీశ్వరుడైన శ్రీమన్నారాయణుడు జగత్తులనన్నిటినీ లయమొనర్చి క్షీర సముద్రమున శేషతల్పముపై యోగనిద్రలో మునిగియుండెను. అప్పుడు దేవదేవుడగు విష్ణువు చెవుల మాలిన్యము నుండి మధుకైటభులను రాక్షసులు పుట్టిరి. ఆ రాక్షసులు బ్రహ్మను చంప పూనుకొనగా మధుకైటభుల క్రూర స్వభావమును గ్రహించి బ్రహ్మ దేవుడు ప్రార్థించినను దేవదేవుడు నిద్ర నుండి మేల్కొనలేదు. రాక్షసులు క్రూరులయ్యున్నారు. ఇప్పుడు నాకేమి గతి? నేనిప్పుడేమి చేయవలెను? ఎక్కడకు వెళ్లను అని బ్రహ్మ విచారించుచుండగా అతని బుద్ధికి నిద్రాదేవిని శరణు జొచ్చినచో ఆమె అనుగ్రహముచే శ్రీహరి మేల్కొనగలడని తోచెను. బ్రహ్మ చేసిన శ్రీదేవి స్తుతి. బ్రహ్మ అప్పుడు దేవినిట్లు స్తుతించెను. ఓ మహామాయ, తెల్లవారును నీ యాజ్ఞకు లోబడుదురు. ఓ కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, మదోత్కట, విశ్వవ్యాప్త, వశగామిని, మాన్య, పరమానంద రసనిధి, మహనీయ, మహారాధ్య, మూల ప్రకృతి, మధుమతి, మహాదేవి, పరాపరులకెల్ల పరమస్వామిని, వన్నెకెక్కిన దానవు, లజ్జ, పుష్టి, కాంతి, కీర్తి, కారుణ్యమూర్తి, మనోహారిణి, జగన్నుత జాగ్రదాది స్వరూపిణి, పరదేవత, పరమేశాని పరానంద పరాయణి ఏకవచనమున ఏకవై ద్వివచనమున ద్వయవై త్రివర్గ రూపమున త్రయీమయవై తుర్యావస్థను చెందుట చేతురీయవై పంచభూతేశ్వరి వగుటచే పంచమివై షష్ఠీశ్వరి వగుటచే షష్ఠివై సప్తవారములకు ఈశానివైన సప్తమివి.